కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే అష్టమః ప్రశ్నః ప్రారంభః. అనుమత్యాష్టాకపాలం అష్టాకపాలమ్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి ధేనుః ధేనుర్దక్షిణా దక్షిణాయే యే ప్రత్యంచః ప్రత్యంచః సంయాయాః సంయాయాః అవశీయంతే అవశీయంతే తమ్ అవశీయంత ఇత్యవాశీయంతే తమ్ నైరృతం నైరృతమేకకపాలం నైరృతమితి నైరృతం ఏకకపాలం కృష్ణం ఏకకపాలమిత్యేకాకపాలం కృష్ణం వాసః వాసః కృష్ణదోషం కృష్ణదోషం దక్షిణా కృష్ణదోషమితి కృష్ణాదోషం దక్షిణా వీహి స్వాహ స్వాహాహుతి ఆహుతి జుషాణ ఆహుతిమిద్యాహుతి జుషాణ ఏషతే నిరృతే నిరృతే భాగ నిరృతీతి నిహీరుతే భాగో భూతే భూతే హవిష్మతి హవిష్మత్యసి అసి ముంచ ముంచేమం ఇమమగుంహస అగుంహస స్వాహ స్వాహ నమ మమోజ ఇదం ఇదం చకార చకారాదిత్యం ఆదిత్యం చరం చరన్నిః నిర్వపతి అవతి వర వరో దక్షిణ దక్షిణాగ్నావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం వామన ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వామనో వహీ వహీ దక్షిణ దక్షిణాగ్నేశోమీయం అగ్నేశోమీయమేకాదశకపాలం అగ్నేశోమీయమిత్యగ్నేశోమీయం ఏకాదశకపాలకం హిరణ్యం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం హిరణ్యం దక్షిణ దక్షిణైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలవృషభ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వృషభో వహీ వహీ దక్షిణ దక్షిణాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రం దధి దద్ధృషభ ఋషభో వహీ వహీ దక్షిణ దక్షిణైంద్రాగ్నం ఐంద్రాగ్నం ద్వాదశకపాలం ఐంద్రాగ్నమిత్రీంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం వైశ్వదేవం చరం వైశ్వదేవమితి వైశ్వదేవం చరం ప్రథమజ ప్రథమజో వత్స ప్రథమజ ఇది ప్రథమాజ వత్సో దక్షిణ దక్షిణా సౌమ్యం సౌమ్యగ్శ్యామాకం శ్యామాకం చరం చరం వాస వాసో దక్షిణ దక్షిణా సరస్వతీ సరస్వతీ చరం చరం సరస్వతే సరస్వతే చరం చరం మిథునౌ మిథునౌ గావో గావో దక్షిణ దక్షిణేతి దక్షిణ ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలం నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపది ఉపరి సౌమ్యం సౌమ్యం చరం చరగుం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం సారస్వతం చరం చరం పౌష్ణం పౌష్ణం చరం చరం మారుతం మారుతకం సప్తకపాలం సప్తకపాలం వైశ్వదేవీ సప్తకపాలమిది సప్తాకపాలం వైశ్వదేవీ మామిక్షాం వైశ్వదేవీమితి వైశ్వదేవీ ఆమిక్షాం యావా పృథివ్యం యావా పృథివ్యమేకకపాలం యావా పృథివ్యమితి ద్యావా పృథివ్యం ఏకకపాలమిత్యేకాకపాలం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలం మారుతీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం మారుతీమామిక్షాం ఆమిక్షాం వారుణీ వారుణీమామిక్షాం ఆమిక్షాం కాయం కాయమేకకపాలం ఏకకపాలం ప్రధాస్యాన్ ఏకకపాలమిత్యేకాకపాలం ప్రధాస్యాన్ హవామహే ప్రఘాస్యామితి ప్రఘాస్యాన్ హవామహే మరుత మరుతో యజ్ఞవాహస యజ్ఞవాహస కరంభేణ యజ్ఞవాహస ఇది యజ్ఞవాహస కరంభేణ సజోషస సజోషస ఇది సా జోషస మో షూణ మో ఇది మో శూన ఇంద్ర ఇంద్రపృత్సో పృత్సుదేవ పృత్సి పృదోసో దేవాస్తు అస్తు స్మ స్మహే హే సుష్మిన్ సుష్మిన్నవయ అవజేత్యవయ మహీ హ్య అస్య మేధుష మేధుషో యవ్యా యవ్యేతి యవ్యా అవిష్మతో మరుత మరుతో వందతే వందతే జీర్జీ యద్గ్రామే రామేయత్ యదరణ్యే అరణ్యేయత్ యత్సభాయాం సభాయాం యత్ యదింద్రియే ఇంద్రియ ఇతి ఇంద్రియ యచ్చూద్రే శూద్రే యత్ యదర్యే అర్యేనః ఏనశ్చక్రమ చక్రమా వయమ్ వయమితి వయమ్ యదేకస్య ఏకస్యాధి అధిధర్మణి ధర్మణి తస్య తస్యావయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి స్వాహా స్వాహేతి స్వాహా అక్రం కర్మ కర్మ కర్మకృత కర్మకృత సహ కర్మకృత ఇది కర్మాకృత సహ వాచా వాచామయోభువా మయోభువేతి నయ భువా దేవేభ్య కర్మ కర్మ కృత్వా కృత్వాస్తం అస్తం ప్రేత ఇత సుదానవ సుదానవైతి సుదానవ అగ్నయేనీకవతే అనీకవతే పురోడాశం అనీకవత ఇత్యనీకావతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి సాకం సాకం సూర్యేణ సూర్యేణోద్యత వృద్ధ్యతా మరుద్ధ్య ఉద్యతేత్యుత మరుద్ధ్య సాందవనేభ్య మరుద్ధ్య ఇది మరుతభ్య సాందపనేభ్యో మధ్యందినే సాందపనేభ్యి సాందపనేభ్య మధ్యందినే చరుం చరుం మరుద్భ్య మరుద్భ్యో గృహమేధిభ్య మరుద్భ్యై మరుతభ్య గృహమేధిభ్య సర్వాసాం గృహమేధిభ్యై గృహమేధీభ్య సర్వాసాం దుగ్ధే దుగ్ధే సాయం సాయం చరుం చరుం పూర్ణ పూర్ణాదర్వీ దర్వీ పరా పరాపత పత సుపూర్ణ సుపూర్ణ పునః సుపూర్ణే దిశోపూర్ణ పునరా ఆపద పదేది పద వస్నేవ ఇవ విక్రీణావహి క్రీణావహా ఇషం ఇషమూర్జం ఊర్జగం శతక్రతో శతక్రతో ఇది శతక్రతో దేహి మే మే దామి దామి తేని మే మేధే ధేహిని ఇతే తే దధే అధ ఇది దధే నిహారమిత్ నిహారమితి నిహారం ఇన్ని నిమే మే హర హర నిహారం నిహారన్ని నిహారమితి నిహారం నిహరామి హరామి తే తరితి తే మరుద్భ్య క్రీడిభ్య మరుద్భ్యై మరుతభ్య క్రీడిభ్య పురోడాశం క్రీడిభ్యై క్రీడిభ్య పురోడాశం సప్తకపాలం సప్తకపాలం నిహి సప్తకపాలమితి సప్తాకపాలం నిర్వపతి వపతి సాకం సాకం సూర్యేణ సూర్యేణోద్యత ఉద్యతాగ్నేయం ఉద్యతేత్యుత ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి సౌమ్యం సౌమ్యం చరుం చరగం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం సారస్వతం చరం చరుం పౌష్ణం పౌష్ణం చరం చరమైంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలమైంద్రం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ఐంద్రం చరుం చరుం వైశ్వకర్మణం వైశ్వకర్మణమేకపాలం వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం ఏకకపాలమిత్యేకాకపాలం సోమాయ పితృమతే పితృమతే ప్రోడాశం పితృమతైతి పితృమతే ప్రోడాశకం షట్కపాలం షట్కపాలం నిహి షట్కపాలమితి షట్కపాలం నిర్వపతి వపతి పితృభ్య పితృభ్యో పరిహిషద్భ్య పితృభ్యైతి పితృభ్య పరిహిషద్భ్యో ధానాః పరిహిషద్భ్యైతి పరిహిషతేభ్యః ధానాః పితృభ్య పితృభ్యో విశ్వాత్తేభ్య పితృభ్యైతి పితృభ్య అగ్నిష్వాత్తేభ్యోభివాన్యాయై అగ్నిష్వాత్తేభ్యైత్యగ్ని స్వాత్తేభ్య అభివాన్యాయై దుగ్ధే అభివాన్యాయాభివాన్యాయై దుగ్ధే మంథం మంథమేతత్ ఏతత్తే ఏతత అతయే ఏ చత్వాం త్వామను అన్వేతత్ ఏతత్తే ఏ పితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహయే ప్రపితామహేది ప్రాపితామహ ఏ చత్వాం త్వామను అన్వత్ర అత్ర పితర పితరో యథాభాగం యథాభాగం మందధ్వం యథాభాగమితి యథాభాగం అందధ్వగం సుసందృశం సుసందృశం త్వా సుసందృశమితి సుసందృశం త్వా వయమ్ వయమ్ మఘవన్ మఘవన్మందిషీమహి మఘవన్నితి మఘావన్ మందిషీమహీతి మందిషీమహి ప్రనూనం నూనం పూర్ణబంధుర పూర్ణబంధురస్తుత పూర్ణబంధుర ఇది పూర్ణాబంధుర స్తో యాసి యాసి వశాన్ వశాగుమ్మను అన్విత్యను యో జాను ద్వింద్ర ఇంద్రతే తే హరీ హరీ ఇది హరీ అక్షన్నమీమదంత అమీమదంతహి హ్యవ నవ ప్రియా ప్రియా అధూషత అధూషతేత్యధూషత అస్తోషత స్వభానవ స్వభానవో విప్రాహ స్వభానవైది స్వాభానవ విప్రానవిష్ఠయా నవిష్ఠయా మతీ మతీతి మతీ యోజాను వింద్ర ఇంద్రతే తే హరీ హరీతి హరీ అక్షం పితర పితరో మీమదంత అమీమదంత పితర పితరోతీతృపంత అతీతృపంత పితర పితరో మీమృజంత అమీమృజంత పితర ఇతర ఇది పితర వరేత ఇతర పితర ఇతర సోమ్యా సోమ్యా గంభీరై గంభీరై పథిభిః పథిభిః పూర్వ్యైః పథిభిరితి పథేభిః పూర్వ్యైరితి పూర్వ్యైః అథా పితృర్ పితరన్ సువిదత్రాన్ సువిదత్రాగుం అపి సువిదత్రానితి సోవిదత్రాన్ అపీత ఇదయమేన యమేన యే సధమాదం సధమాదం మదంతి సధమాదమితి సధామాదం మదంతీతి మదంతి మనోను మా ఆహువామహే ఉవామహే నారాశపుంసేన నారాశపుంసేన స్తోమేన స్తోమేన పితృణాం పితృణాం చ మన్మభిః మన్మభిరితి మన్మాభిః ఆనః నహేతు ఏతు మనః మనః పునః పునః క్రత్వే క్రత్వే దక్షాయ దక్షాయ జీవసే జీవస ఇది జీవసే జోక్చ చ సూర్యం సూర్యం దృశే దృశ ఇది దృశే పునర్నః నః పితరః పితరో మనః మనో దదాతు దదాతు దైవ్యః దైవ్యో జనః జన ఇది జనః జీవం వ్రాతం వ్రాతకం సచేమహి సచేమహీతి సచేమహి యదంతరిక్షం అంతరిక్షం పృథివీం పృథివీముత ఉదద్యాం ద్యాయత్ యన్మాతరం మాతరం పితరం పితరం వాజిహిగుంసిమ జిహిగుంసిమేది జిహిగుంసిమ అగ్నిర్మా మాతస్మాద్ తస్మాదేన సహ ఏన సో గార్హవత్యః గార్హవత్యః ప్ర గార్హవత్యైరి గార్హవత్యః ప్రముంచతో ముంచతు దురితా దురితాయాని దురితేతి దుహోజితా యాని చక్రమ చక్రమ హరోతు కరోతు మామనేన సమ్ అనేన సమిత్యనేన సమ్ ప్రతిపూరుషమేకపాలాన్ ప్రతిపూరుషమితి ప్రతిపూరుషం ఏకకపాలాన్నిః ఏకకపాలానిత్యేకాకపాలాన్ నిర్వపది ఉపవత్యేకం ఏకమతిరిక్తం అతిరిక్తం యావంతః అతిరిక్తమిత్యతిరిక్తం యావంతో గృహ్యాః గృహ్యాః స్మః స్మస్తేభ్యః తేభ్యః కం కమకరం అకరం పశూనాం పశూనాగం శర్మ శర్మాసి అసి శర్మ శర్మ యజమానస్య యజమానస్య శర్మ శర్మ మే మే యర్చైకః ఏక ఏవ ఏవ రుద్రః రుద్రో నద్వితీయాయ ద్వితీయాయ రస్థే రస్థ ఆఖుః ఆఖుస్థే ఏ రుద్ర రుద్రపశుః పశుస్థం తంజుషస్వ యుషస్వైషః ఏషతే ఏ రుద్ర రుద్రభాగః భాగస్సః సహ స్వస్రాః స్వస్రాంబికయా అంబికయా తమ్ తంజుషస్వ యుషస్వ భేషజం భేషజం గవే గవేశ్వాయ అశ్వాయ పురుషాయ పురుషాయ భేషజం భేషజమథో అథో అస్మభ్యం అథో ఇత్యథో అస్మభ్యం భేషజం అస్మభ్యమిత్యస్మాభ్యం భేషజగం సుభేషజం సుభేషజం యథా సుభేషజమితి సోభేషజం యథా సతి అసతీత్యసతి సుఖం మేషాయ సుఖమితి సుఖం మేషాయ మేష్యై మేష్యా అవ అవాంబ అంబ రుద్రం రుద్రమలిమహి అలిమహ్యవ అవదేవం దేవం త్ర్యంబకం త్ర్యంబకమిది త్రీ అంబకం యథానః నశ్రేయస శ్రేయసః కరత్ కరద్యథా యథానః నో వస్యసః వస్యసః కరత్ కరద్యథా యథానః నః పశుమతః పశుమతః కరత్ పశుమత ఇది పశుమతః కరద్యథా యథానః నో వ్యవసాయయాత్ వ్యవసాయయాదితి అవసాయయాత్ త్ర్యంబకం యజామహే త్ర్యంబకమిది త్రీ అంబకం యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం సుగంధిమితి సుగంధిం పుష్టివర్ధనమిది పుష్టివర్ధనం పూర్వారుకమివ ఇవబంధనాత్ బంధనాన్ మృత్యో మృత్యోర్ముక్షీయ ముక్షీయమా మామృతాత్ అమృతాదిత్యమృతాత్ ఏషతే తే రుద్ర రుద్రభాగః భాగస్థం తంజుషస్వ యుషస్వతేన తేనావసేన అవసేన పరః పరోమోచవదః మోజవతోది మోజవత ఇది మోజావత అతీ ఇష్యవతతన్వా అవతతన్వా పినాకహస్త అవతతన్వేత్యవతతన్వా పినాకహస్త కృత్తివాసా పినాకహస్త ఇది పినాకహస్త కృత్తివాసా ఇది కృత్తివాసా ఐంద్రాగ్నం ద్వాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్ర అగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వైశ్వదేవం చరుం వైశ్వదేవమితి వైశ్వదేవం చరుమింద్రాయ ఇంద్రాయ శునాసీరాయ శునాసీరాయ ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వాయవ్యం పయ పయ శౌర్యం శౌర్యమేకకపాలం ఏకకపాలం ద్వాదశకపం ఏకకపాలమిత్యేకాకపాలం ద్వాదశకపం శీరం ద్వాదశకపమిది ద్వాదశాకపం శీరం దక్షిణ దక్షిణాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి రౌద్రం రౌద్రం కావీధుకం కావీధుకం చరం చరమైంద్రం ఐంద్రం దధి దధి వారుణం వారుణం యవమయం యవమయం చరం యవమయమిది యవామయం చరం వహినీ వహినీ ధేను ధేనుర్దక్షిణ దక్షిణాయే ఏ దేవా దేవా పురస్సద పురస్సదోర్గినే నేత్రా పురస్సద ఇది పురసద అగ్నినే నేత్రదక్షిణసద అగ్నినే నేత్రాదిత్యగ్నీ నేత్ర దక్షిణసదో యమనే నేత్రా దక్షిణసద ఇది దక్షిణాసద యమనే నేత్రా పశ్చాత్సద యమనే నేత్రాది యమానేత్ర పశ్చాత్సద సమిత్రనే నేత్రా పశ్చాత్సద ఇది పశ్చాత్ సద సమిత్రనే నేత్ర ఉత్తరసద సవితృనే నేత్రాది సవితృనేత్ర ఉత్తరసదో వరుణనేత్రా ఉత్తరసదిత్యుత్తరసద వరుణనేత్రా ఉపరిషద వరుణనేత్రాది వరుణనేత్ర ఉపరిషదో బృహస్పతి నేత్రా ఉపరిషదైత్యుపరిసద బృహస్పతి నేత్రక్షోహణ బృహస్పతి నేత్రాది బృహస్పతి నేత్ర రక్షోహణస్తే రక్షోహణ ఇది రక్షన తేన నస్పాంతు పాంతు తేన నోవంతు నవంతు తేభ్యో నమ నమస్తేభ్యేభ్య స్వాహా స్వాహా సమూఢం సమూఢకం రక్ష సమూఢమితి సమూఢం రక్ష సందగ్ధం సందగ్ధకం రక్ష సందగ్ధమితి సందగ్ధం రక్ష ఇదం ఇదమహం అహకం రక్ష రక్షోభి అభిసం సందహామి దహామ్యగ్నయే అగ్నయే రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా రక్షోఘ్న ఇది రక్షాఘ్నే స్వాహా యమాయ యమాయ సవిత్రే సవిత్రే వరుణాయ వరుణాయ బృహస్పతయే బృహస్పతయే దువస్వదే దువస్వదే రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా రక్షోఘ్నైది రక్షాఘ్నే స్వాహా ప్రష్టివాహీ ప్రష్టివాహీ రథ ప్రష్టివాహీది ప్రష్టివాహీ రథో దక్షిణ దక్షిణాదేవస్య దేవస్య త్వా త్వా సవితు సవితు ప్రసవే ప్రసవేశ్వినో ప్రసవై ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామిది బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం హస్తాభ్యాగం రక్షస రక్షసో వధం వధం జుహోమి జుహోమి హతం హతగుం రక్ష రక్షోవధిష్మ అవధిష్మ రక్ష రక్షోయత్ యద్వస్తే వస్తే తత్ తద్దక్షిణ దక్షిణేతి దక్షిణ ధాత్రే పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిహి ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్మపతి వపత్యనుమత్యై అనుమత్యై చరం అనుమత్యా ఇత్యనోమత్యై చరుగం రాకాయై రాకాయై చరం చరుగం శ్రీ బాల్యై శ్రీ బాల్యై చరం చరం గుహ్వై గుహ్వై చరం చరం మిథునౌ మిథునౌ గావో గావో దక్షిణ దక్షిణాగ్నా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపతి వపత్యైంద్రా వైష్ణవం ఐంద్రా వైష్ణవమేకాదశకపాలం ఐంద్రా వైష్ణవమిత్యైంద్రా వైష్ణవం ఏకాదశకపాలం వైష్ణవం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వైష్ణవం త్రికపాలం త్రికపాలం వామన త్రికపాలమితి త్రికపాలం వామనో బహీ బహీ దక్షిణ దక్షిణాగ్నిశోమీయం అగ్నిశోమీయమేకాదశకపాలం అగ్నిశోమీయమిత్యగ్ని సోమీయం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపతి ఉపతి ఇంద్రాసోమీయం ఇంద్రాసోమీయమేకాదశకపాలం ఇంద్రాసోమీయమితి ఇంద్రాసోమీయం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం సౌమ్యం చరం చరం బభ్రో బభ్రుర్దక్షిణ దక్షిణ సోమావౌష్ణం సోమావౌష్ణం చరం సోమావౌష్ణమితి సోమావౌష్ణం చరుణ్ణి నిర్వపతి ఉపత్యైంద్రావౌష్ణం ఐంద్రావౌష్ణం చరం ఐంద్రావౌష్ణమిత్యైంద్రావౌష్ణం చరుణ్ణిష్ణం చరుష్ణం చరుం చరుద్శ్యామ శ్యామో దక్షిణ దక్షిణా వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపతి వపతి హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణావారుణం వారుణం యవమయం యవమయం చరం యవమయమితి యవామయం చరమశ్వ అశ్వో దక్షిణ దక్షిణేతి దక్షిణ వారిహస్పత్యం చరం చరుణి నిర్వపతి వపతి బ్రహ్మణ బ్రహ్మణో గృహే గృహే శ్రీపృష్ట శ్రీపృష్టో దక్షిణ శ్రీపృష్ఠేతి శ్రీపృష్ట దక్షిణైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం రాజన్యస్య ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం రాజన్యస్య గృహే గృహఋషభ ఋషభో దక్షిణ దక్షిణాదిత్యం ఆదిత్యం చరం చరం మహిష్యై మహిష్యై గృహే గృహే ధేను ధేనుర్దక్షిణ దక్షిణానైరృతం నైరృతం జలం నైరృతమితి నైరృతం చరం పరివృత్యై పరివృత్యై గృహే పరివృత్యాది పరివృత్యై గృహే కృష్ణానాం కృష్ణానాం వ్రీహీణాం వ్రీహీణాం నఖనిర్భిన్నం నఖనిర్భిన్నం కృష్ణ నఖనిర్భిన్నమిది నఖానిర్భిన్నం కృష్ణకూట కూటదక్షిణ దక్షిణాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలకం సేనాన్య అష్టాకపాలమిత్యష్టాకపాలం సేనాన్యో గృహే సేనాన్య ఇది సేనాన్య గృహే హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణావారుణం వారుణం దశకపాలం దశకపాలకం సూతస్య దశకపాలమితి దశాకపాలం సూతస్య గృహే గృహే మహానిరష్ట మహానిరష్టో దక్షిణ మహానిరష్ట ఇది మహానిరష్ట దక్షిణామారుతం మారుతకం సప్తకపాలం సప్తకపాలం రావణ్య సప్తకపాలమితి సప్తాకపాలం రావణ్యో గృహే రావణ్య ఇది గ్రామాణ్య గృహే వృష్ణి వృష్ణ్యం దక్షిణ దక్షిణా సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం శత్రు ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం శత్రుగృహే గృహ ఉపధ్వస్త ఉపధ్వస్తో దక్షిణ ఉపధ్వస్త ఇత్యుపధ్వస్త దక్షిణాశ్వినం ఆశ్వినం ద్వికపాలం ద్వికపాలకం సంగ్రహీతు ద్వికపాలమిది ద్వికపాలం సంగ్రహీతుర్గృహే సంగ్రహీతురితి సంగ్రహీతు గృహే సవాత్యౌ సవాత్యౌ దక్షిణ సవాత్యామిది స వాత్యౌ దక్షిణాపౌష్ణం పౌష్ణం చరం చరం భాగదుఃఖస్య భాగదుఃఖస్య గృహే భాగదుఃఖస్యేతి భాగదుఃఖస్య గృహే శ్యామ శ్యామో దక్షిణ దక్షిణా రౌద్రం రౌద్రం గావేథుకం గావేథుకం చరం చరమక్షావాపస్య రక్షావాపస్య గృహే రక్షావాపస్యేత్యక్ష ఆవాపస్య గృహే శబల శబల ఉద్వార ఉద్వారో దక్షిణ ఉద్వార ఇత్యుద్వార దక్షిణేంద్రాయ ఇంద్రాయ సుత్రామ్ణే సుత్రామ్ణే ప్రోడాశం సుత్రామ్ణ ఇది సోత్రామ్ణే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ప్రతి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ప్రతిని నిర్వపతి ఉపతీంద్రాయ ఇంద్రాయ అగం హోముచే అగం హోముచేయం అగం హోముచైత్యగం హాముచే అయన్న మహారాజా రాజా వృత్ర వృత్ర రాజా వృత్రహేది వృత్రా రాజా భూత్వా భూత్వా వృత్రం వృత్రం వృద్ధ్యాద్ వృద్ధ్యాన్ మైత్రావారిహస్పత్యం మైత్రావారిహస్పత్యం భవతి మైత్రావారిహస్పత్యమిది మైత్రావారిహస్పత్యం భవతి శ్వేతాయై శ్వేతాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయై దుగ్ధే శ్వేతవత్సాయ శ్వేతావత్సాయై దుగ్ధే స్వయం మూర్తే స్వయం మూర్తే స్వయం మథితే స్వయం మూర్త ఇది స్వయం మూర్తే స్వయం మథిత ఆజ్యే స్వయం మథిత ఇది స్వయం మథితే ఆజ్యాశ్వత్థే ఆశ్వత్థే పాత్రే పాత్రే చతుస్రక్తౌ చతుస్రక్తౌ స్వయమవమనారై చతుస్రక్తామితి చతుస్రక్తౌ స్వయమవమనారై శాఖాయై స్వయమవమనాయ ఇది స్వయం అవపన్నాయై శాఖాయై కర్ణాన్ కర్ణాగిశ్చ చాకర్ణాన్ అకర్ణాగిశ్చ చతండులాన్ తండులాన్ విశినుయాద్ చినుయాద్యే ఏ కర్ణాః కర్ణాః సహ స పయసి పయసి వారుహస్పత్యః వారుహస్పత్యో యే కర్ణాః అకర్ణాః సహ స ఆజ్యే ఆజ్యే మైత్రః మైత్ర స్వయం కృతా వేదిః స్వయం కృతేది స్వయం కృతా వేదిర్భవతి భవతి స్వయం దినం స్వయం దినం బర్హిః స్వయం దినమిది స్వయం దినం బర్హిః స్వయం కృతః స్వయం కృత ఇధ్మః స్వయం కృత ఇది స్వయం కృతః ఇధ్మః సా సైవ ఏవ శ్వేత శ్వేత శ్వేతవత్స శ్వేతవత్స దక్షిణ శ్వేతవత్సేది శ్వేతవత్స దక్షిణేది దక్షిణ అగ్నయే గృహపతయే గృహపతయే పురోణాశం గృహపతయ ఇది గృహపతయే పురోణాశమష్టాకపాలం అష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి పవతి కృష్ణానాం కృష్ణానాం వేహేణా వేహేణాగం సోమాయ సోమాయ వనస్పతయే వనస్పతయే శ్యామాగం శ్యామాకం చరం చరగం సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ పురోడాశం సత్యప్రసవాయేది సత్యాప్రసవాయ పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలమాశూనాం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం ఆశూనాం వ్రీహీణా వ్రీహీణాగం రుద్రాయ రుద్రాయ పశుపతయే పశుపతయే గావీధుగం పశుపతయేది పశుపతయే గావీధుగం చరం చరం బృహస్పతయే బృహస్పతయే వాచ వాచస్పతయే పతయే నైవారం నైవారం చరం చరమింద్రాయ ఇంద్రాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం మహావ్రీహీణాం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం మహావ్రీహీణాం మిత్రాయ మహావ్రీహీణామిది మహావ్రీహీణాం మిత్రాయ సత్యాయ సత్యాయాంబానాం ఆంబానాం చరం చరం వరుణాయ వరుణాయ ధర్మపతయే ధర్మపతయే యవమయం ధర్మపతయ ఇది ధర్మాపతయే యవమయం చరం యవమయమిది యవామయం చరగం సవిత సవితాత్వాసవానాం ప్రసవానాగం సువతాం ప్రసవానామిది ప్రాసవానాం సువతామగ్నిః అగ్నిర్గృహపతీనాం గృహపతీనాగం సోమః గృహపతీనామిది గృహపతీనాం సోమో వనస్పతీనాం వనస్పతీనాగం రుద్రః రుద్రః పశూనాం పశూనాం బృహస్పతిః బృహస్పతిర్వాచాం వాచామింద్రః ఇంద్రో జ్యేష్ఠానాం జ్యేష్ఠానాం మిత్రః మిత్రః సత్యానాం సత్యానాం వరుణః వరుణో ధర్మపతీనాం ధర్మపతీనాం యే ధర్మపతీనామిది ధర్మపతీనాం ఏ దేవాః దేవాదేవసువః దేవసువస్థ దేవసువ ఇది దేవాసువః స్థతే త ఇమం ఇమమామృష్యాయణం ఆముష్యాయణమనమిత్రాయ అనమిత్రాయ సువధ్వం సువధ్వం మహతే మహతే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతాధిపత్యాయ ఆధిపత్యాయ మహతే ఆధిపత్యాయేత్యాధిపత్యాయ మహతే జానరాజ్యాయ జానరాజ్యాయైష జానరాజ్యాయేది జానరాజ్యాయ ఏషవః వో భరతః భరతా రాజా రాజా సోమః సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానాం బ్రాహ్మణానాగం రాజా రాజా ప్రతి ప్రతిత్యర్నామ నామ రాజ్యం రాజ్యమధాయి అధాయి స్వాం స్వాం తనువం తనువం వరుణః వరుణో అశిశ్రేర్ అశిశ్రేచ్ఛుచేః శుచేర్మిత్రస్య మిత్రస్య వ్రత్యాహ వ్రత్యా అభూమ అభూమామన్మహి అమన్మహి మహతః మహత ఋతస్య ఋతస్య నామ నామ సర్వే సర్వే వ్రాతాహ వ్రాతా వరుణస్య వరుణస్యాభూవన్ అభూవన్ విమిత్రః మిత్ర ఏవైః ఏవైరరాతిమ్ అరాతిమతారీత్ అతారీతసూషుదంత అసూషుదంత యజ్ఞయాః యజ్ఞయా ఋతేన ఋతేన వి ద్యో ఉత్రితః త్రితో జరిమాణం జరిమాణం నః నానట్ ఆనద్విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అసి విష్ణోః విష్ణోః క్రాంతం క్రాంతమసి అసి విష్ణోః విష్ణోర్విక్రాంతం విక్రాంతమసి విక్రాంతమితి విక్రాంతం అసీత్యసి అర్థేతస్థ అర్థేత ఇత్యర్థ ఇతః స్థాపాం అపాం పతిః పతిరసి అసి వృషాః వృషాసి అస్యోర్మిః ఓర్మిర్వృషసేనః వృషసేనోసి వృషసేన ఇది వృషసేనః అసి వ్రజక్షితః వ్రజక్షితస్థ వ్రజక్షిత ఇది వ్రజక్షితః స్థమరుతాం మరుతామోజః ఓజస్థ స్థ సూర్యవర్చసః సూర్యవర్చసస్థ సూర్యవర్చస ఇది సూర్యవర్చసః స్థ సూర్యత్వచసః సూర్యత్వచసస్థ సూర్యత్వచస ఇది సూర్యత్వచసః సమాందాః మాందాస్థ స్థవాషాః వాషాస్థ స్థ శక్వరీ శక్వరీస్థ స విశ్వభృత విశ్వభృతస్థ విశ్వభృత ఇది విశ్వాభృత స్థ జనభృత జనభృతస్థ జనభృత ఇది జనాభృత స్థాగ్నే అగ్నేస్తేజస్యాహ తేజస్యాస్థ స్థాపాం అపామోషధీనా ఔషధీనాగుంరస రసస్థ స్థాప అపో దేవీ దేవీర్మధుమతీ మధుమతీరగృహన్ మధుమతీర్తి మధుమతీ అగృహన్ నోర్జస్వతీ నోర్జస్వతీ రాజసూయాయ రాజసూయాయ చితానా రాజసూయాయేతి రాజసూయాయ చితానాది చితానా యాభిర్మిత్రావరుణౌ మిత్రావరుణావభ్యషించన్ మిత్రావరుణామిది మిత్రావరుణౌ అభ్యషించన్ యాభి అభ్యషించన్ నిత్యభి అసించన్ యాభిరింద్రం ఇంద్రమనయన్ అనయన్నది అత్యరాదీ అరాతీరిత్యరాదీ రాష్ట్రదాస్థ రాష్ట్రదా ఇది రాష్ట్రదాః స రాష్ట్రం రాష్ట్రం దత్త దత్త స్వాహా స్వాహా రాష్ట్రదాః రాష్ట్రదాస్థ రాష్ట్రదా ఇది రాష్ట్రదాః స రాష్ట్రం రాష్ట్రమముష్మై అముష్మై దత్త దత్తేది దత్త దేవీరాపః ఆపస్సం సమ్మధుమతీ మధుమతీర్మధుమతీభిః మధుమతీరితి మధుమతీ మధుమతీభిః సృజ్యధ్వం మధుమతీభిర్తి మధుమతీభిః సృజ్యధ్వం మహి మహి వర్చః వర్చః క్షత్రియాయ క్షత్రియాయ వన్మానాః వన్మానా అనాధృష్టాః అనాధృష్టాః సీదత అనాధృష్టాః సీదతోర్జస్వతీ ఊర్జస్వతీర్మహి మహి వర్చః వర్చః క్షత్రియాయ క్షత్రియాయ దధతీ దధతీరనిభృష్టం అనిభృష్టమసి అనిభృష్టమిత్యనిభృష్టం అసి వాచః వాచో బంధుః బంధుస్తపోజాః తపోజా సోమస్య తపోజా ఇది తపహాజాః సోమస్య దాత్రం దాత్రమసి అసి శుక్రాః శుక్రావః శుక్రేణ శుక్రేణోద్ ఉత్పునామి పునామి చంద్రాః చంద్రాశ్చంద్రేణ చంద్రేణామృతాః అమృత అమృతేన అమృతేన స్వాహా స్వాహా రాజసూయాయ రాజసూయాయ చితానాః రాజసూయాయేతి రాజసూయాయ చితానా ఇది చితానాః సధమాదోద్యుమ్నీ సధమాద ఇది సధమాద ద్యుమ్నీరూర్జః ఊర్జేతాః ఏతానిభృష్టాః అనిభృష్టా వస్యువః అనిభృష్టా ఇత్యనిభృష్టాః అవస్యువో వసానః వసాన ఇది వసానః వస్త్యాసు చక్రే చక్రే వరుణః వరుణః సధస్థం సధస్థమపాం సధస్థమితి సధాస్థం అపాగం శిశుః శిశుర్ మాతృతమాసు మాతృతమాస్వంతః మాతృతమాస్వితి మాతృతమాసు అంతరిత్యంతః క్షత్రస్యోల్పం ఉల్పమసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనిః యోనిరసి అస్యావిన్నః ఆవిన్నో అగ్నిః అగ్నిర్గృహపతిః గృహపతిరావిన్నః గృహపతిరితి గృహపతి ఆవిన్న ఇంద్ర ఇంద్రో వృద్ధశ్రవా వృద్ధశ్రవా ఆవిన్న వృద్ధశ్రవా ఇది వృద్ధశ్రవా ఆవిన్న పూషా పూషా విశ్వవేదా విశ్వవేదా ఆవిన్నౌ విశ్వవేదా ఇది విశ్వవేదా ఆవిన్నౌ మిత్రావరుణౌ మిత్రావరుణావృతావృధౌ మిత్రావరుణాది మిత్రావరుణౌ వృతావృధావావిన్నే వృతావృధావిత్రితావృధౌ ఆవిన్నే ద్యావా పృథివీ ఆవిన్నే ఇత్యావిన్నే ద్యావా పృథివీ ధృతవ్రతే ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ధృతవ్రతే ఆవిన్న ధృతవ్రతే ఇది ధృతావ్రతే ఆవిన్నా దేవీ దేవ్యదిభి అదిదిర్విశ్వరూపీ విశ్వరూప్యావిన్న విశ్వరూపీది విశ్వరూపీ ఆవిన్నోయం అయమసౌ అసావామృష్యాయనః ఆముష్యాయనోస్యాం అస్యాం విశి విశ్యస్మిన్ అస్మిన్ రాష్ట్రే రాష్ట్రే మహతే మహతే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతాధిపత్యాయ ఆధిపత్యాయ మహతే ఆధిపత్యాయేత్యాధిపత్యాయ మహతే జానరాజ్యాయ జానరాజ్యాయైషః జానరాజ్యాయేతి జానరాజ్యాయ ఏషవః కో భరతః భరతా రాజా రాజా సోమః సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానాం బ్రాహ్మణానాగుం రాజా రాజేంద్రస్య ఇంద్రస్య వజ్రః వజ్రోసి అసి వార్త్రఘ్నః వార్త్రఘ్నస్తయా వార్త్రఘ్న ఇది వార్త్రాఘ్నః త్వయాయం అయం వృత్రం వృత్రం వధ్యాద్ వధ్యాచ్చత్రువాధనాః శత్రువాధనాస్థ శత్రువాధనా ఇది శత్రువాధనాః సవాద పాతమా మా ప్రత్యంచం ప్రత్యంచం పాత పాతమా మా తిర్యంచం తిర్యంచమన్వంచం అన్వంచం మా పాత పాతదిభ్యః విభ్యో మా దిగ్భ్యగితి దిగ్భ్య మా పాత పాదవిశ్వాభ్య విశ్వాభ్యో మా నాష్ట్రాభ్య నాష్ట్రాభ్య పాత పాద హిరణ్యవర్ణౌ హిరణ్యవర్ణా ఉషసాం హిరణ్యవర్ణామిది హిరణ్యావర్ణౌ ఉషసాం విలోకే విలోకేయస్థూణౌ విలోకైతి విలోకే అయస్థూణాముదితౌ అయస్థూణావిత్యయః స్థూణౌ ఉదితౌ సూర్యస్య ఉదితావిత్యుదరితౌ సూర్యస్య ఆరోహతం రోహతం వరుణ వరుణమిత్ర మిత్రగర్తం గర్తం తదః తదశ్చక్షాథాం చక్షాథామదితిం అదితిం దితిం దితిం చ చేతి చ సమిధమా సమిధమిది సం ఇదం ఆతిష్ఠ తిష్ఠ గాయత్రీ గాయత్రీ త్వా ఛందసా ఛందసామవదు అవదు త్రివృ త్రివృత్ స్తోమ త్రివృతి త్రివృ స్తోమో రథందరం రథందరగం సామ రథందరమితి రథం ధరం సామాగ్ని అగ్నిర్దేవత దేవత బ్రహ్మ బ్రహ్మ ద్రవిణం ద్రవిణముగ్రా ముగ్రామా ఆతిష్ఠ తిష్ట త్రిష్టప్ త్రిష్టప్వా ఛందసాం ఛందసామవతు అవతు పంచదశ పంచదశ స్తోమ పంచదశైతి పంచాదశ స్తోమో బృహద్ బృహత్సామ సామేంద్ర ఇంద్రో దేవత దేవత క్షత్రం క్షత్రం ద్రవిణం ద్రవిణం విరాజం విరాజమా విరాజమిది విరాజం ఆతిష్ట తిష్ట జగతి జగదీత్వా కా ఛందసాం ఛందసామవతు అవతు సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశైతి సప్తాదశ స్తోమో మై రూపం మై రూపకం సామ సామ మరుత మరుతో దేవత దేవతావిడ విడ్ద్రవిణం ద్రవిణముదీచీం ఉదీచీమా ఆతిష్ట తిష్టానుష్టుప్ అనుష్టుప్వా అనుష్టుమిత్యనోస్తు వా ఛందసాం ఛందసామవతు అవత్వేక వింశ ఏక వింశ స్తోమ ఏక వింశ ఇత్యేక వింశ స్తోమో వైరాజం వైరాజకం సామ సామ మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవత మిత్రావరుణావితి మిత్రావరుణౌ దేవతాబలం బలం ద్రవిణం ద్రవిణమూర్ధ్వాం ఊర్ధ్వామా ఆదిష్ఠ తిష్టపంక్తి పంక్తి స్వా ఛందసాం ఛందసామవతు అవదు తృణవత్రయస్త్రిగుంశౌ తృణవత్రయస్త్రిగుంశౌ స్తోమో తృణవత్రయస్త్రిగుంశావితి తృణవత్రయస్త్రిగుంశౌ స్తోమౌ షాక్వరరైవతే షాక్వరరైవతే సామని షాక్వరరైవతే ఇది షాక్వరరైవతే సామనీ బృహస్పతి సామనీ ఇది సామనీ బృహస్పతిర్దేవత దేవతావచ్చ వచ్చో ద్రవిణం ద్రవిణమీదృం ఈదృం చాణ్యాదృం అన్యాదృం చైతాదృం ఏతాదృం చ ప్రతిదృం ప్రతిదృం చ ప్రతిదృంగితి ప్రతీదృం చ విత మితశ్చ సంవిత సంవిత్య సంవిత ఇది సంవిత సఫరా సఫరా ఇది సాధరా శుక్రజ్యోతిశ్చ శుక్రజ్యోతిరి శుక్రజ్యోతి చిత్రజ్యోతి చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిరి చిత్రజ్యోతి సత్యజ్యోతి సత్యజ్యోతిశ్చ సత్యజ్యోతిరి సత్యజ్యోతి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాష్ట సత్య సత్యశ్చ ఋతవాశ్చ ఋతవా ఇత్రితావాః చాత్యగంభాః ప్రత్యగంభా ఇత్యతి అగంభాః అగ్నయే స్వాహా స్వాహా సోమాయ సోమాయ స్వాహా స్వాహా సవిత్రే సవిత్రే స్వాహా స్వాహా సరస్వత్యై సరస్వత్యై స్వాహా స్వాహా భూషే భూషే స్వాహా స్వాహా బృహస్పతయే బృహస్పతయే స్వాహా స్వాహేంద్రాయ ఇంద్రాయ స్వాహా స్వాహా ఘోషాయ ఘోషాయ స్వాహా స్వాహా శ్లోకాయ శ్లోకాయ స్వాహా స్వాహా గుంషాయ అగుంషాయ స్వాహా స్వాహా భగాయ భగాయ స్వాహా స్వాహా క్షేత్రస్య క్షేత్రస్య పతయే పతయే స్వాహా స్వాహా పృథివ్యై పృథివ్యై స్వాహా స్వాహాంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహా స్వాహా దివే దివే స్వాహా స్వాహా సూర్యాయ సూర్యాయ స్వాహా స్వాహా చంద్రవసే చంద్రవసే స్వాహా స్వాహా నక్షత్రేభ్య నక్షత్రేభ్య స్వాహా స్వాహాభ్య అభ్య స్వాహా అభ్యైత్రిభ్య స్వాహౌషధీభ్య ఔషధీభ్య స్వాహా ఔషధీభ్యైత్యోషధీభ్య స్వాహా వనస్పతిభ్య వనస్పతిభ్య స్వాహా వనస్పతిభ్యై వనస్పతిభ్య స్వాహా చరాచరేభ్య చరాచరేభ్య స్వాహా స్వాహా పరిప్లవేభ్య పరిప్లవేభ్య స్వాహా పరిప్లవేభ్యై పరిప్లవేభ్య స్వాహా సరీసృపేభ్య సరీసృపేభ్య స్వాహా స్వాహేతి స్వాహా సోమస్య త్విషి త్విషిరసి అసి తవ తమేవ ఇవ మే మే త్విషి త్విషిర్భూయాత్ భూయాదమృతం అమృతమసి అసి మృత్యోః మృత్యోర్మా మా పాహి పాహి దిద్యోద్ దిద్యోన్మా మా పాహి పాహ్యవేష్టాః అవేష్టా దందశూకాః అవేష్టా ఇత్యవాయిష్టాః దందశూకా నిరస్తం నిరస్తం నముచేః నిరస్తమితి అస్తం నముచే శిరః శిర ఇది శిరః సోమో రాజా రాజా వరుణః వరుణో దేవాః దేవా ధర్మసువః ధర్మసువశ్చ ధర్మసువ ఇతి ధర్మసువః చయే య ఇయే తే తే తే వాచం వాచకం సువంతాం సువంతాం తే తే తే తే ప్రాణం ప్రాణకం సువంతాం ప్రాణమితి ప్రాణం సువంతాం తే తే తే తే చక్షుః చక్షుః సువంతాం సువంతాం తే తే తే తే శ్రోత్రం శ్రోత్రకం సువంతాం సువంతాకం సోమస్య సోమస్య త్వాద్యుమ్నేన యుమ్నేనాభి అభిషించామి చించామ్యగ్నేః అగ్నేస్తేజసా తేజసా సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసేంద్రస్య ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ మిత్రావరుణయోః మిత్రావరుణయోర్వీర్యేణ మిత్రావరుణయోరిటి మిత్రావరుణయోః వీర్యేణ మరుతా మరుతామోజసా ఓజసా క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతిః క్షత్రపతిరసి క్షత్రపతిరిది క్షత్రాపతిః అస్యతి అతి దివః దివస్పాహి పాహి సమావృత్రన్ సమావృత్రన్ అధరాగ సమావృత్రన్నితి సమావృత్రన్ అధరాగుదీచీ ఉదీచీరహిం అహిం బుద్ధియం బుద్ధియమను అను సంచరంతీః సంచరంతీస్తాః సంచరంతీరితి సంచరంతీః తాః పర్వతస్య పర్వతస్య వృషభస్య వృషభస్య పృష్ఠే పృష్ఠే నావః నావశ్చరంతి చరంతి స్వసితః స్వసిత యానాః స్వసిత ఇతి స్వాసితః యానా ఇతి యానాః రుద్రయత్ యత్తే తే క్రయీ క్రయీ పరం పరం నామ నామ తస్మై తస్మై హృతం హృతమసి అసి యమేష్టం యమేష్టమసి యమేష్టమిది యమా ఇష్టం అసీత్యసి ప్రజాపతేన ప్రజాపత ఇది ప్రజాపతే నత్వద్ త్వదేతాని ఏతాన్యన్యః అన్యో విశ్వాః విశ్వా జాతాని జాతాని పరి పరితా తాబూవ బూవేతి బూవ యత్కామాస్తే యత్కామాయత్ కామాః తే జుహుమః జుహుమస్తత్ తన్నః నోస్తు అస్తు వయమ్ ఏగ్రస్యామ శ్యామపతయః పతయో రయీణాం రయీణామితి రయీణాం ఇంద్రస్య వజ్రః వజ్రోసి అసి వార్త్రఘ్నః వార్త్రఘ్నస్త్వయా వార్త్రఘ్నైతి వార్త్రాఘ్నః త్వయాయమ్ అయమ్ వృత్రం వృత్రం వధ్యాత్ వధ్యాన్మిత్రావరుణయోః మిత్రావరుణయోస్త్వా మిత్రావరుణయోరిది మిత్రావరుణయోః త్వా ప్రశాస్త్రోః ప్రశాస్త్రోః ప్రశిషా ప్రశాస్త్రోరిది ప్రశాస్త్రోః ప్రశిషా యురజ్మి ప్రశిషేతి ప్రాశిషా యురజ్మి యజ్ఞస్య యజ్ఞస్య యోగేన యోగేన విష్ణోః విష్ణోః క్రమః క్రమోసి అసి విష్ణోః విష్ణోః క్రాంతం క్రాంతమసి అసి విష్ణోః విష్ణోర్విక్రాంతం విక్రాంతమసి విశ్రాంతమితి విక్రాంతం అసి మరుతాం మరుతాం ప్రసవే ప్రసవే జేషం ప్రసవ ఇది ప్రాసవే జేషమాప్తం ఆప్తం మనః మనస్సం సమహం అహమింద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ పశూనాం పశూనాం మన్యుః మన్యురసి అసి తవ తవేవ ఇవ మే మే మన్యుః మన్యుర్భూయాత్ భూయాన్నమః నమో మాత్రే మాత్రే పృథివ్యై పృథివ్యై మాహం అహం మాతరం మాతరం పృథివీం పృథివీకుం హిగంశిషం హిగంశిషం మాం మాం మాత మాతా పృథివీ పృథివీ హిగుంసీత్ హిగుంసీది యత్ ఇయరసి అస్యాయుః ఆయురసి అస్యాయుః ఆయుర్మే మేధేహి దేహ్యూర్గ్ ఊర్గసి అస్యూర్జం ఊర్జం మే మేధేహి దేహియుంగ్ యుంగసి అసి వర్చః వర్చోసి అసి వర్చః వర్చో మయి మయి ధేహి ధేహ్యగ్నయే అగ్నయే గృహపదయే గృహపదయే స్వాహా గృహపదయ ఇతి గృహపదయే స్వాహా సోమాయ సోమాయ వనస్పదయే వనస్పదయే స్వాహా స్వాహేంద్రస్య ఇంద్రస్య బలాయ వదాయ స్వాహా స్వాహా మరుతా మరుతామోజసే ఓజసే స్వాహా స్వాహా హగుంస హగుంస శుచిషత్ శుచిషద్సు శుచిషదిది శుచీసత్ వసురంతరిక్షసత్ అంతరిక్షసద్ధోత అంతరిక్షసదిత్యంతరిక్షాసత్ హోతా వేదిషత్ వేదిషదతిథి వేదిషదితి వేదీసత్ అతిథిర్దురోణసత్ దురోణసదితి దురోణాసత్ రషద్వరసత్ రషదితి నిరసత్ వరసదృసత్ వరసదితి వరాసత్ ఋతసద్వ్యోమసత్ ఋతసదిత్యుదాసత్ వ్యోమసదబ్జా వ్యోమసదితి వ్యోమాసత్ అబ్జా గోజా అబ్జాయిత్యోజా గోజారతజా గోజారితి గోజా ఋతజాద్రిజా ఋతజాయిత్యుదాజా అద్రిజావితం అద్రిజాయిత్యద్రీజా ఋతం బృహత్ బృహదితి బృహత్ మిత్రోసి అసి వరుణ వరుణోసి అసి సమ్ సమహం అహం విశ్వైః విశ్వైర్దేవైః దేవైః క్షత్రస్య క్షత్రస్య నాభిః నాభిరసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనిః యోనిరసి అసి స్యోనాం స్యోనామా ఆసీద సీద సుషదాం సుషదామా సుషదామితి సోషదాం ఆసీద సీదమా మార్త్వా త్వాహిగుంసీత్ ఇగుంసీన్మా మామా మాహిగుంసీత్ ఇగుంసీన్ని నిషసాద ససాద ధృతవ్రత ధృతవ్రతో వరుణ ధృతవ్రత ఇది ధృతవ్రత వరుణ పస్త్యాసు పస్త్యాస్వా ఆ సామ్రాజ్యాయ సామ్రాజ్యాయ సుక్రతు సామ్రాజ్యాయేది సామ్రాజ్యాయ సుక్రతుర్బ్రహ్మా సుక్రతురితి సుక్రతు బ్రహ్మా త్వం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి సవిత సవితాసి అసి సత్యసవ సత్యసవో బ్రహ్మా సత్యసవ ఇతి సత్యసవ బ్రహ్మా త్వం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసీంద్ర ఇంద్రోసి అసి సత్యౌజా సత్యౌజా బ్రహ్మా సత్యౌజా ఇది సత్యవోజా బ్రహ్మా త్వం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి మిత్ర మిత్రోసి అసి సుషేవ సుషేవో బ్రహ్మా సుషేవ ఇది సుషేవ బ్రహ్మా రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి వరుణ వరుణోసి అసి సత్యధర్మ సత్యధర్మేంద్రస్ సత్యధర్మేది సత్యాధర్మా ఇంద్రస్ వజ్ర వజ్రోసి అసి వార్త్రఘ్న వార్త్రఘ్నస్తేన వార్త్రఘ్న ఇది వార్త్రఘ్న తేన మే మే రధ్య రధ్య దిశ దిశోభి అభ్యయం అయగం రాజా రాజాభూత్ సుశ్లోకా సుమంగళా సుశ్లోకా ఇది సుశ్లోకా సుమంగళా సత్యరాజా సుమంగళా ఇతి సుమంగళా సత్యరాజా ఇతి సత్యరాజా అపాన్నత్రే నత్రే స్వాహ స్వాహోర్జ ఊర్జోనత్రే నత్రే స్వాహ స్వాహాగ్నయే అగ్నయే గ్రహపతయే గ్రహపతయే స్వాహ గ్రహపతయైతి గ్రహపతయే స్వాహేది స్వాహ ఆగ్నేయమష్టాగపాలం అష్టాగపాలన్ని అష్టాగపాలమిత్యష్టాగపాలం నిర్వపతి వపతి హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణా సారస్వతం సారస్వతం చరం చరం వత్సతరీ వత్సతరీ దక్షిణ దక్షిణా సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలమధ్వస్త ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం ఉపధ్వస్తో దక్షిణ ఉపధ్వస్త ఇత్యుపాధ్వస్త దక్షిణా పౌష్ణం పౌష్ణం చరం చరగ్గశ్యామ శ్యామో దక్షిణ దక్షిణా వారహస్పత్యం వారహస్పత్యం చరం చరగం శ్రీపృష్ట శ్రీపృష్టో దక్షిణ శ్రీపృష్టైతి శ్రీపృష్ట దక్షిణ ఐంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాల వృషభ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వృషభో దక్షిణ దక్షిణావారుణం వారుణం దశకపాలం దశకపాలం మహానిరష్ట దశకపాలమితి దశకపాలం మహానిరష్టో దక్షిణ మహానిరష్ట ఇది మహానిరష్ట దక్షిణ సౌమ్యం సౌమ్యం చరం చరం బభ్రో బభ్రుర్దక్షిణ దక్షిణాపాశ్రం పాశ్రమష్టాకపాలం అష్టాకపాలకం శృంధ అష్టాకపాలమిత్యష్టాకపాలం శృంధో దక్షిణ దక్షిణావైష్ణవం వైష్ణవం త్రికపాలం త్రికపాలం వామన త్రికపాలమిది త్రికపాలం వామలో దక్షిణ దక్షిణేతి దక్షిణ సద్యో దీక్షయంతి దీక్షయంతి సద్య సద్య సోమం సోమం క్రీణంతి క్రీణంతి పుండరిస్రజాం పుండరిస్రజాం ప్రయచ్చతి యచ్చతి దశభిః దశభిర్వత్సతరైః దశభిరితి దశాభిః వత్సతరైః సోమం సోమం క్రీణాతి క్రీణాతి దశపేయః దశపేయో భవతి దశపేయ ఇతి దశాపేయః భవతి శతం శతం బ్రాహ్మణాః బ్రాహ్మణా పిబంది పిబంది సప్తదశం సప్తదశగ్ర స్తోత్రం సప్తదశమితి సప్తదశం స్తోత్రం భవతి భవతి ప్రాకాశౌ ప్రాకాశావద్ధర్యవే అధ్వర్యవే దాతి దాతి స్రజం స్రజముద్గాత్రే ఉద్గాత్రే రుక్మం ఉద్గాత్రవిత్రే రుక్మం హోత్రే హోత్రేష్ం అశ్వం ప్రస్తోతృప్రతిహర్తృభ్యాం ప్రస్తోతృప్రతిహర్తృభ్యాం ద్వాదశ ప్రస్తోతృప్రతిహర్తృభ్యామి ప్రస్తోతృప్రతిహర్తృభ్యాం ద్వాదశ అష్టౌహీ అష్టౌహీర్బ్రహ్మణే బ్రహ్మణే వశాం వశాం మైత్రావరుణాయ మైత్రావరుణాయ ఋషభం మైత్రావరుణాయేతి మైత్రావరుణాయ ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంసినే బ్రాహ్మణాచ్ఛకుంసినే వాససీ వాససీనే శాభోతృభ్యాం వాససీ ఇది వాససీ నేష్టాభోతృభ్యాస్థూరి నేష్టాభోతృభ్యామితి నేష్టాభోతృభ్యాం స్థూరి అవాచితం యవాచితమచ్చాభాకాయ యవాచితమితి ఆచితం అచ్చాభాకాయ నడ్వాహం అనడ్వాహమగ్నీధే అగ్నీధే భార్గవ అగ్నీధైత్యగ్నీధే భార్గవో హోత హోతా భవతి భవతి శ్రాయంతీయం శ్రాయంతీయం బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి వారవంతీయం వారవంతీయమగ్నిశ్వామసామం వారవంతీయమిది వారవంతీయం అగ్నిష్టోమసామసంసారస్వతీ అగ్నిష్టోమసామమిత్యగ్నిష్టోమసామం సారస్వతీరప అపో గృహాతి గృహాతీతి గృహాతి ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపది పపతి హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణ ఇంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాల వృషభ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వృషభో దక్షిణ దక్షిణ వైశ్వదేవం వైశ్వదేవం చరం వైశ్వదేవమితి వైశ్వదేవం చరం పిశంగీ పిశంగీ పష్ఠౌహీ పష్ఠౌహీ దక్షిణ దక్షిణ మైత్రావరుణీ మైత్రావరుణీ మామిక్షాం మైత్రావరుణీమిది మైత్రావరుణీ ఆమిక్షాం వశ వశా దక్షిణ దక్షిణ వారహస్పత్యం వారహస్పత్యం చరం చరుగం శ్రీపృష్ట శ్రీపృష్టో దక్షిణ శ్రీపృష్ట ఇది శ్రీపృష్ట దక్షిణాదిత్యాం ఆదిత్యాం మదః మదహాం గర్భిణీ గర్భిణీమా ఆలభతే లభతే మారుతీం మారుతీం వృష్ణిం వృష్ణిం పష్ఠౌహీం పష్ఠౌహీమశ్విభ్యాం అశ్విభ్యాం రోష్ణే అశ్విభ్యామిత్యశ్వీభ్యాం రోష్ణే ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్నిః ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్భవతి ఉపతి సరస్వతే సరస్వతే సత్యవాచే సత్యవాచే చరం సత్యవాచ ఇది సత్యవాచే చరుగం సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ ప్రోడాశం సత్యప్రసవాయేతి సత్యప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం త్రిసృసన్వం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం త్రిసృసన్వం శుష్కధృతిః త్రిసృసన్వమితి త్రిసృసన్వం శుష్కధృతిర్దక్షిణ శుష్కధృతిరితి శుష్కధృతిః దక్షిణేతి దక్షిణ ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలన్నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపది ఉపది సౌమ్యం సౌమ్యం చరం చరగం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం బారహస్పత్యం చరం చరం ద్వాష్టం ద్వాష్టమష్టాకపాలం అష్టాకపాలం వైశ్వానరం అష్టాకపాలమిత్యష్టాకపాలం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం దక్షిణ ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం దక్షిణారథవాహనవాహ రథవాహనవాహో దక్షిణ రథవాహనవాహ ఇది రథవాహనవాహ దక్షిణా సారస్వతం సారస్వతం చరుం చరుణ్య నిర్వపతి పపతి పౌష్ణం పౌష్ణం చరుం చరుం మహిత్రం మహిత్రం చరుం చరుం వారుణం వారుణం చరుం చరుం క్షైత్రవత్యం క్షైత్రవత్యం చరుం క్షైత్రవత్యమిది క్షైత్రావత్యం చరుమాదిత్యం ఆదిత్యం చరుం చరుముత్తర ఉత్తరోరథవాహనవాహ ఉత్తరవిత్యుదోతర రథవాహనవాహో దక్షిణ రథవాహనవాహ ఇది రథవాహనవాహ దక్షిణే దిక్షిణ స్వాద్వీన్ స్వాదునా స్వాదునా తీవ్రా తీవ్రాం తీవ్రేణ తీవ్రేణామృతా అమృతమృతేన అమృతేన సృజామి సృజామి సం సగం సోమేన సోమేన సోమ సోమోసి అశ్విభ్యాం అశ్విభ్యాం వచ్చస్వ అశ్విభ్యామిశ్వీభ్యాం వచ్చస్వ సరస్వత్యై సరస్వత్యై పచ్యస్వ పచ్యస్వేంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే పచ్యస్వ సుత్రామ్న ఇది సోత్రామ్నే పచ్యస్వ పునాదు పునాదు పరిశ్రుతం పరిశ్రుతం సోమం పరిశ్రుతమిది పరిశ్రుతం సోమకం సూర్యస్ సూర్యస్ దుహిత దుహితేది దుహిత వారేణ శశ్వత శశ్వతాతనా తనేతనా వాయు పూత పూత పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం ప్రత్యం సోమ సోమో అతిద్రుత అతిద్రుత ఇత్యతిద్రుత ఇంద్రస్ యుజ్య యుజ్య సఖా సఖేతి సఖా కువిదంగ అంగయవమంత యవమంతో యవం యవమంత ఇది యవానంత యవంచిత్ చిద్యథా యథా దాంతి దాంత్యనుపూర్వం అనుపూర్వం వియూయ అనుపూర్వమిత్యనుపూర్వం వియూయేది వీయూయ విహేహైషాం విహేహేతీహ ఇహ ఏషాం కృణత ప్రణత భోజనాని భోజనాని ఏ బర్హిషః బర్హిషో నమోవృత్తిం నమోవృత్తిం న నమోవృత్తిమిది నమవృత్తిం న జగ్మో జగ్మురితి జగ్మో ఆశ్వినం ధూమ్రం ధూమ్రమా ఆలభతే లభతే సారస్వతం సారస్వతం మేషం మేషమైంద్రం ఐంద్రమృషభం ఋషభమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపతి ఉపతి సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వారుణం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం వారుణం దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకాః దశకపాలమిది దశకపాలం సోమ ప్రతీకాః పితర సోమ ప్రతీకా ఇది సోమ ప్రతీకాః పితరస్తృక్మత తృక్మత పటవ పటవ దక్షిణ దక్షిణే విదక్షిణ అగ్నా విష్ణో మహి అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో మహిత తద్వాం వాం మహిత్వం మహిత్వం వీతం మహిత్వమిది మహిత్వం వీతం ఘృతస్య ఘృతస్య గుహ్యాని గుహ్యాని నామ నామేతి నామ దమే దమే సప్త దమే దమ ఇది దమే దమే సప్తరత్నా రత్నాదధానా దధానా ప్రతి ప్రతిభాం వాన్ జిహ్వా జిహ్వా ఘృతం ఘృతమా ఆచరణ్యేద్ చరణ్యేదితి చరణ్యేద్ అగ్నా విష్ణో మహి అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో మహి ధామ ధామ ప్రియం ప్రియం వాం వాం వీథః వీథో ఘృతస్య ఘృతస్య గుహ్యా గుహ్యా జుషాణ జుషాణేది జుషాణ దమే దమే సుష్ుతీ దమే దమ ఇది దమే దమే సుష్ుతీర్వావృధాన సుష్ుతీరి సోస్తుతీ వావృధాన ప్రతి ప్రతివాం వాన్ జిహ్వా జిహ్వా ఘృతం ఘృతముద ఉచ్చరణ్యేద్ చరణ్యేది చరణ్యేద్ రణ నో దేవీ దేవీ సరస్వతీ సరస్వతీ వాజేభిః వాజేభిర్వాజినీవతీ వాజినీవతీతి వాజినీవతీ ధీ నామ విక్రీ అవిత్ర్యవతో అవత్యవతో ఆనః నో దివః దివో బృహతః బృహతః పర్వతాత్ పర్వతాదా ఆ సరస్వతీ సరస్వతీ యజత యజతా గంతు గంతు యజ్ఞం యజ్ఞమిది యజ్ఞం హవం దేవీ దేవీ జుజుషాణ జుజుషాణ ఘృతాచీ ఘృతాచీ షగ్మాం షగ్మాన్నః నోవాచం వాచముషదీ ఉషదీ శృణోతు శృణోత్తి శృణోతు బృహస్పతే జుషస్వ జుషస్వనః నో హవ్యాని హవ్యాని విశ్వదేవ్య విశ్వదేవ్యేది విశ్వాదేవ్య తాస్వరత్నాని రత్నాని దాశుషే దాశుష ఇది దాశుషే ఏవా పిత్రే పిత్రే విశ్వదేవాయ విశ్వదేవాయ వృష్ణే విశ్వదేవాయేతి విశ్వాదేవాయ కృష్ణే యజ్ఞైః యజ్ఞైర్విధేమ విధేమ నమసా నమసా హవిర్భిః హవిర్భిరితి హవిభిః బృహస్పతే సుప్రజాః సుప్రజా వీరవంతః సుప్రజా ఇది సో ప్రజాః వీరవంతో వయమ్ వీరవంతైతి వీరావంత వయగ్రస్యామ శ్యామపతయ పతయోరయీణా రయీణామితి రయీణా బృహస్పతే అతి అతియత్ అదర్య అర్యో అర్హాద్ అర్హాద్యుమత్ ద్యుమద్విభాతి ద్యుమతి ద్యుమత్ విభాతి క్రతుమత్ విభాతీతి విభాతి క్రతుమజ్జనేషు క్రతుమది క్రతుమత్ జనేష్విది జనేషు యద్దీదయత్ దీదయచ్ఛవస శవస ప్రజాత ఋత ప్రజాత తత్ ఋత ప్రజాతే త్రిత ప్రజాత తదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం ధేహి ధేహి చిత్రం చిత్రమితి చిత్రం ఆనః గోమిత్రావరుణా మిత్రావరుణా ఘతై మిత్రావరుణేది మిత్రావరుణా ఘతైర్నవ్యూతిం నవ్యూతిముక్షరం ఉక్షరమిత్యుక్షరం మధ్వా రజాగుంసి రజాగుంసి సుక్రతూ సుక్రతూ ఇది సుక్రతూ ప్రవాహవా బాహవాసి సృతం శ్రీసృతం జీవసే జీవసేన నా ఆనః నోగవ్యూతిం నవ్యూతిముక్షరం ఉక్షరం ఘతేన ఘతేనేతి ఘతేన ఆనః నోజనే జనే శ్రవయతం శ్రవయతం యువానా యువానాశ్రుతం శ్రుతం మే మే మిత్రావరుణా మిత్రావరుణా మిత్రావరుణేతి మిత్రావరుణా అవేమా ఇమే దీమా అగ్నింబః పూర్వ్యం పూర్వ్యం గిరా గిరా దేవం దేవమీడే ఈడే వసూనాం వసూనామితి వసూనాం సపర్యంతః పురప్రియం పురప్రియం మిత్రం పురప్రియమితి పురప్రియం మిత్రం నక్షేత్రసాధసం క్షేత్రసాధసమితి క్షేత్రసాధసం మక్షూ దేవవతః దేవవతో రథః దేవవతైతి దేవావతః రథః శూరః శూరో వా పృత్సు పృత్సు కాసు పృత్సుతి పృథ్వసు కాసుచిత్ చిదితి చిత్ దేవానాయ్యః యయిత్ ఇన్మనః మనో యజమానః యజమాన ఇయక్షతి ఇయక్షత్యభి అధీత్ ఇదయజ్వనః అయజ్వనోభవద్ భువదిది భవద్ న యజమాన యజమానరిష్యసి రిష్యసి న సున్వాన సున్వాన దేవయో దేవయో ఇది దేవాయో అసరత్ర అత్ర సువీర్యం సువీర్యముత సువీర్యమితి సువీర్యం ఉదత్యదాశ్వశ్రియం ఆశ్వశ్రియమిత్యాశు అశ్రియం న కిష్టం తంకర్మణ కర్మణా నశత్ నశన్న న ప్రయోషత్ యోషన్న నయోషతి యోషతీతి యోషతి ఉపక్షరంతి క్షరంతి సింధవ సింధవో మయోభువ మయోభువ ఈజానం మయోభువ ఇది మయ భువ ఈజానం చక్ష్యమాణం యక్ష్యమాణం చేనవ ధేనవ ఇది ధేనవ ఋణంతం చపురిం అపురిం చ్రవస్యవ శ్రవస్యవో ఘృతస్ ఘృతస్య ధారా ధారా ఉప ఉపయంతి యంతి విశ్వద విశ్వద ఇది విశ్వద సోమారుద్రావి సోమారుద్రేతి సోమారుద్రా విబృహతం బృహతం విశూచీం విశూచీమమీవా అమీవాయా యాన నోగయం గయమావివేశ ఆవివేశేత్యావివేశ ఆరేవాధేథాం బాధేథాం నిరృతిం నిరృతిం వరాచైః నిరృతిమితి నిహృతిం పరాజైః కృతం కృతంచిత్ చిదేన ఏనః ప్రముక్తం ముముక్తమస్మద్ అస్మదిత్యస్మద్ సోమారుద్రాయువం సోమారుద్రేతి సోమారుద్రా ఇవమేతాని ఏతాన్యస్మే అస్మే విశ్వా అస్మే ఇత్యస్మే విశ్వా ధనుషు ధనుషు భేషజాని భేషజాని ధత్తం ధత్తమిది ధత్తం అవశ్యతం శ్యతం ముంచనం ముంచతయ్యత్ ఎన్నః నో అస్తి అస్తి ధనుషు ధనుషు బద్ధం బద్ధం ఘతం ఘతమేనః ఏనో అస్మద్ అస్మదిత్యస్మద్ సోమాభూషణా జననా సోమాభూషణేది సోమాభూషణా జననా రయీణా రయీణాంజననా జననా దివ దివో జననా జననా పృథివ్యా పృథివ్యా ఇది పృథివ్యా జాతౌ విశ్వస్య విశ్వస్య భువనస్య భువనస్య గోపౌ గోపౌ దేవా దేవా అకృణ్వన్ అకృణ్వన్నమృతస్య అమృతస్య నాభిం నాభిమితి నాభిం ఇమౌ దేవౌ దేవౌ జాయమానౌ జాయమానౌ జుషంత జుషంతేవౌ ఇమౌ తమాగుంసి తమాగుంసి గుహతా గుహతామజుష్టా అజుష్టేత్యజుష్టా ఆభ్యామింద్ర ఇంద్రః పక్వం పక్వమామాసు ఆమాస్వంతః అంతఃసోమాభూషభ్యాం సోమాభూషభ్యాంజనర్ సోమాభూషభ్యామిది సోమాభూషాభ్యాం జనదు శ్రియాసు ఉశ్రియాస్విత్యుశ్రియాసు ఓం. ప్రథమకాండే అష్టమః ప్రశ్నః సమాప్తః ప్రథమకాండం చ సంపూర్ణం.